ఋతమపీషితం సుభమం వాం సూర్యస్య యత్ర విభుజంత్యశ్వాని దశ సదా సగతస్థస్తదేకం దేవానాం శ్రేష్టం వపుషామవశ్యం తత్సువాం మిత్రావరుణామహిత్వమీర్మాదస్తుషీరభిర్దుదుఃఖ్రే విశ్వాన్వధస్వతరస్యేనామనో వామేకః పవిరావర్త అధారయదం పృథివీ ఉదద్యాం మిత్రరాజానామరుణామహోధిః వర్ధయ తమోషధే పిన్వదంగావదృష్టం రేజతం సుభగదాను ఆభావశ్వాసశ్రీజో వహంతు యదరస్వయముపాయన్ పర్వాజ్ ఘృతస్యన్యగనో వర్తతే వాముపసింధవ ప్రతిపక్షయంతి అనుశ్రుతా మమతిం వర్ధ దుర్వీం బర్హిరీవయజూషా రక్షమాణా నమస్వంతృతరక్షాధికర్తే మిత్రేవృణేలా స్వంత అక్రాభిగస్తా సుకృతే పరస్పాయంద్రాసేవృణేలా స్వంత రాజానాక్షణీయమానా సహస్రస్థూనం విదృతస్సారౌ హిరణ్యరన్ నిగయో అస్య స్థూనా విభ్రాజతే దివ్యాశ్వజనీవ భద్రే క్షేత్రే నిమీతాదిల్వీలేవాసనే మమధ్వో అధిగత్యస్య హిరణ్యరూపముషసో వ్యోష్టావయస్థూరముదీతా సూర్యస్య ఆరోగతో వరుణమిత్రకర్తమతశ్చక్షాధే అదీతిం దితిం చ యద్వం హిష్టం నాదివిధే సుదానోచ్ఛిద్రం సర్వ భువనస్య గోపా ఏనా నో మిత్రావరుణావదిష్టం దిషా సంతో జిగీవాం తస్యామ భద్రన్నో అపీవాదయమనాః ఓం హరిః ఓం ఋతస్యోపావధిజిష్టదోరథం సత్యధర్మానా పరమే వ్యోమని యమత్ర మిత్రావరుణావాధో యమం తస్మై వృష్ణిర్మధో మత్పిన్వతే దివః సమ్రాజావస్య భువనస్య రాజథో మిత్రావరుణా విదధే స్వదృశాః వృష్టిం వాం రాధో అమృతత్వమీమహే ద్యావాః పృథివీ విచరంతి తన్యవాః సమ్రాజా ఉగ్రవృషభా దివస్పదీ పృథివ్యా మిత్రావరుణా విచర్షణి చిత్రేభిరభ్రైరుపాదిష్టథోరథం యాం వర్షయథోసూరస్య మాయయా మాయా వాం మిత్రావరుణాదివిశ్రుతా సూర్యో జ్యోతిశ్చరతి చిత్రమాయూధం తమభ్రేణ వృష్ట్యా గూహథో దివి పర్జన్యద్రప్సా మధుమంతైరథే రథం యుంజతే మరుదః శుభే సుఖం సూరో న మిత్రావరుణాగవిష్టిషు రజాంసి చిత్రా విచారంతి తన్యవో దివసం రాజాపయసా నవుక్షతం వాచం సుమిత్రావరుణా విరామతీం పర్జన్యశ్చిత్రాం వాదతి ద్విషీమతీం అభ్రావాసత మరుదః సుమాయజాద్యాం వర్షయత మరుణామారేపసం ధర్మానామిత్రావరుణా విపశ్చిదా ప్రతరక్షేతే అసూరస్య మాయజా ఋతేన విశ్వం భువనం విరాజతః సూర్యమాధత్తో దివిచిత్యం రథం వరుణం వోరిసాదసమృచా మిత్రం హావామహే పరివ్రజేవ బాహ్వోర్జగన్వాం సా స్వర్ణరం తా బాహవాసు చేతు నా ప్రయంతమస్మార్చతే సేవం గిజార్యం మహావిశ్వాసుక్షాసు జోగువే యన్నో నమస్యాం గతిం మిత్రస్య యాయాం పథా అస్య ప్రియస్య సర్మణ్యహింసానస్య సశ్చిరే యువాభ్యాం మిత్రావరుణో భవమంధేయామృచా యద్ధక్షయే మఘోనాం స్తోత్రేణాం చ స్ఫూర్ధసే ఆనో మిత్రసు దీదిభిర్వరుణశ్చ సధస్థా స్వేక్షయే మఘోనాం సఖీనాం చ వృద్ధసే జిమన్నో యేషు వరుణ క్షత్రం మృగశ్చ బిభృత వరుణో రాజసాదయే కృతం రాజేశ్వస్తయే ఉచ్ఛంద్యాం మే యజత దేవక్షత్రేరు సద్గవి శ్రుతం సో మన్నహస్తభిరాభద్భిర్ధావదన్నరాభిభ్రదావత్తనానాసం యశ్చికేదస సుక్రతుర్దేవత్రా సభ్రవీతునః వరుణో యస్య దర్శతో మిత్రో ధావన తే గిరాః తాహి శ్రేష్ఠ వర్చస రాజానాదీర్ఘశ్రుత్తమా తాదత్తీర్తృతావానాజనే జనే తావామియానోపసే పూర్వాపబ్రువేశ స్వశ్వాసస్సు చేతునాభిప్రదావనే మిత్రో అంభోశ్చిదాదురుక్షయాజగాతుం వనదే మిత్రస్య హి ప్రదూర్వదస్సు మతిరస్తి విధదః వయం మిత్రస్య వాసిష్యామ సప్రథస్తమే అనేన సస్తోదయ సత్రావరుణశేషసః ఇమం మిత్రేమం జనం జదధస్సం జనయథ మామఘో నః పరిఖ్యదమ్మో అస్మాకమృషీణాం గోపీథేన ఉరుష్యతమ్ ఆజీగిదాన సుక్రతూ దేవో వర్తరిషాదస పరుణాయరితపేసేదీత ప్రయాసే మహే తాయి క్షత్రమవిహృతం సమ్యగ సుర్యా అమాసాదే అథ వ్రతే మమానూషాం స్వా అన్నధాయి దర్శతం ేరీం గవ్యూతిమేషా సుష్టతి దృక్ సోమైర్మనామహే అథాయి కావ్యాయువం దక్ష పూర్భిరద్భుత నికేతు నాజనాథే భూతదక్ష తదృతం పృథివీ భ్రవజేష ఋషీనా యసానావరం ప్రధ్వతిక్షరం జయామభిః ఆయద్వామి యజక్షసావిత్ర భయం చ సూరజః జ్యేష్ఠే బహువాయ్యే యజతే మహేశ్వరాజ్యే బలిచ్ఛాదేవ నిష్కృతమాదిత్యాయజతం బృహత్ వరుణమిత్రార్య మన్వర్షిష్ఠం క్షతమాసాధే ఆయద్యోనిం హిరణ్యజం వరుణమిత్ర సదథ ధర్తారాచరణీనాం యంతం సుమ్నం రీషాదస విశ్వేహి విశ్వవేదసో వరుణో మిత్రో అర్యమా వ్రతాపదేవ సత్యరేపాంతిమర్త్యం ఋషః తేహి సత్యారి తస్పృశృతావానో జనే జనే సునీతాసస్తుదానాభోంభోశ్చీదురుచక్రజ కో ను వాం మిత్రాస్తుతో వరుణో వాతనూనాం తత్సు వామేషతే మతిరత్రేభ్యయేషతే మతిః ప్రభో మిత్రాయ గాయత వరుణాయ విపాగిరా మహేక్షత్రావృతం బృహత్ సమ్రాజాయ ఘృతయో మిత్రశ్చోభావరుణశ్చ దేవాదేవేషు ప్రశస్త దానశక్తం పార్థివస్య మహోరాజో దివ్యస్య మహీవాం క్షత్రం దేవేషు ఋతమృతేన సపంతే శిరం దక్షమాసాతే అద్రుహా దేవో వర్ధేతే వృష్టిద్యా వారీత్యా పేషస్పతి దానుమత్యా విహంతం గర్ధమాసాతే స్త్రీరోచనావరుణత్రీ మృతద్యోంత్రీణి మిత్రధారయథో రజాంసి వావృధానామపదం క్షత్రియస్యానువ్రతం రక్షమాణావజుర్యం శిరావతీర్వరుణధేనవో వాం మధుమద్భాం సింధవో మిత్రదుఃఖ్రే రయస్తస్థుర్వృషభాదస్తు శ్రేణాం ధిషణానాం రేతోధా విద్యుమంతాః రాదర్దేవీ మదీదింజోహవీ మధ్యంతి నపుజీతా సూర్యస్య రాజే మిత్రావరుణ సర్వతాతేకాయతనయాయ సంయోర్తారజసోరోచనస్ోదాదిత్యా దివ్యా పార్థివస్య దేవా అమృతీనంత్యవ్రతాని మిత్రవరుణా ధ్రువాణి రురుడా జిధ్యస్తవో నూనం వాం వరుణ మిత్రవంశీ వాం సుమతి తావాం సంజగద్రహ్వానేషమశ్యామధాజసే వజంతే రుద్రాశ్యామ పాదం మా రుద్ర వాయుభిరుదత్రాజేథాం సుత్రాత్రా సుర్యామదస్యోం తనూభిః మా కస్యాద్భుతక్రతూయం భూజే మా తనూభిః మా శేష సా మా తనసా ఆనోగ్రంతం విషాద సావరు నమిత్ర బర్హణా ఉపేమం చారు మధ్వరం విశ్వస్య హి ప్రాజేత సావరు నమిత్ర రాజతః ఈశానాభిప్యతం ధియాః ఉపనసుగమాగతం వరు నమిత్ర దాసుషాః అస్య సోమస్య పీతయే ఆమిత్రే వరుణే వయం గేర్భ్యర్జుగుమో అత్రివద్ నివర్హిషి సతతం సోమ పీతయే హృదయనస్థో ధ్రువక్షే మా ధర్మణాయాతయజ్జనా నివర్హిషి సతతం సోమ పీతయే మిత్రశ్చ నో వరుణశ్చ సుషేధాం యజ్ఞమిష్టయే నిబర్హిషి సతతాం సోమ పీతయే యదర్జస్థ పరామతి యదర్భావత్యశ్వినా యద్వా పురుభూరుభుజాయదంతరిక్షాగతం ఇహత్య పురుభూజ మా పురుదంసాంసి బిభ్రత వరస్యాయాం యద్ధీగో భువే దువిష్ట మా భుజే ఈర్మాణ్యద్వూషే వపుశ్చక్రం రథస్య యే మధుః పర్యన్యానాహూడాయుగామన్నారజాంసి దీయతః తదూషు వా మేనాకృతం విశ్వాయ ద్వామనుష్టవే నానా జాతావ రేపసాసమస్తే బంధుదేయతు ఆయద్వాం సూర్యారథం తిష్టద్రఘుష్యతం సదా పరీవామరుషావయో ఘృణావరంత ఆతపాః యువో రత్రిశ్చికేత దినరా సుమ్నేన చేతసా ఘర్మం యద్వామరేప సంనాసత్యాస్నాభూరణ్యతి ఉగ్రో వాంకగుహోయ శృణ్వేయావేషుసంతనిః యద్వాం దంసోభిరశ్వినాద్దర్నరా వవర్తతి మధ్వభూషు మాధూయు వారుద్రాసి శక్తి విద్యుషీ యత్స ముద్రాధిపర్షధ పక్వా ప్రక్షోభరంగవాం సత్యమిద్వావు అశ్వినా యువామాహుర్మయోభువా తాయామన్యామహూత మాయామన్నామ్రీణయత్తమా ఇమా బ్రహ్మా నివర్ధనాశ్విభ్యాం సంతుసంతమా యా దక్షామరథా ఇవావోచామ బృహన్నమాః కూష్ఠో దేవావశ్వినాద్యాదివోమనావసు తచ్చ్రవసో వృణన్వసూ అద్రిర్వామాభివాసతి కుహత్యాగుగణశ్రుతా దివి దేవానా సత్యా కస్మిన్నాయతోజనేకో వా నదీనాం సచా కమ్యా ఛక్కం గచ్చ ఛక్కమచ్చాయుంజాధేరథం కస్య బ్రహ్మానిరణ్యశో వయం వాముష్మశీష్టయే పౌరం చెజ్యోదప్రుతం పౌర పౌరాజిన్వథ యదీంగ్రభీతాదయే సింహమివ ధృవస్పదే ప్రత్యవానాజుమగ్రిమన్నముంజస యువాయదీకృథ పునరాగామృణ్వే వధ్వా అస్తి హి వామిగస్తోతాశ్మసీ వాం సందృశి శ్రియే నో శ్రుతం మాగతమవోభిర్వాజినీవసు ఓ వా మద్యపూరూనామావేమత్యానాం కో విప్రో విప్రవాహసారో యజ్ఞైర్వాజినీవసు ఆ వాం రథోరథానాం జ్యేష్ఠో యాత్యశ్వినా పురోచిరస్మయ స్థిరాంగోషోమర్త్యేష్వా సమూషు వాం మధూయు వాస్మాకమస్తు జగృతిః అనర్వాచీనాచేతసా విభిష్యేనేవ దీయతం అశ్వీనాయద్ధకర్హీచ్చుశ్రూజాతమిమంహవం అశ్వీరుషుభాంభుజః ప్రింజంతి శుభామృతాః ప్రతిప్రియతమమృతమృషాణం వసువాహనం స్తోతావామశ్వినా వృషిస్తోమేన ప్రతిభూషతిమాధ్వీమవశ్రుతంగవం అత్యాయాతమశ్వినా దురో విశ్వా అహంసనా దస్రాహిరంజవర్తనీ సుషుమ్ నా సింధూవాహసామాధ్వీమవశ్రుతం గవం ఆ నో రత్నాని బిభ్రతామశ్వీనా గచ్చతం జువం రుద్రాహిరంజవర్తనీ జుషాణావాజినీవ సూమాధ్వీమవశ్రుతం గవం సుష్ఠుభో వాసూరథేవాహీత ఉతవాం కగో మృగ వృక్షకృణో దివాషో మాధ్వీమశ్రుతం గమం బోధిన్మనసారథ్యే శిరాహవనశ్రుతా విభిచ్య వానమశ్వినాథో అద్వయా వినం మాధ్వీమశ్రుతం గమం ఆవాన్నరామనోజుజాశ్వాసృషితప్సవః వయోమహంత పీతయే సహసున్నేభిరశ్వినామాధ్వీమశ్రుతం గమం అశ్వినా వేగ గచ్చతం నా సత్యామా వివేనతం తిరశ్చీదర్జయా పరీభక్తిర్జాతమదాభ్యామాధ్వీమశ్రుతం గమం అస్మిన్ యజ్ఞే ఆదాభ్యాజరితారం శుభస్పతి అవశ్యమశ్వినా యువం గృణంతముపభూషథో మాధ్వీమశ్రుతం గవం అభూదుషారుసత్వసురా నిరధాయ్యా అయోజివామృణన్వసూరథో దస్రావమత్యో మాధ్వీమశ్రుతం గవం ఆభాత్యగ్నిరుషసామనీకముద్విప్రాణాం దేవయా వాసోస్తు అర్వాంచానూనం రచ్చేహయాతం వివాంసమశ్వినా ఘర్మవచ్చ న సంస్కృతం ప్రమేమేతో గమిష్ఠాంతి నూనమశ్వినో వస్తు దేహ ద్యాభిత్తేవ సా గమిష్ఠా ప్రత్యవత్యం దాసుషే సంభావిష్ఠా ఉదాజాతం సంగవే ప్రాతరన్నో మధ్యంతి నగుదీతా సూర్యస్య దివారక్తమవ సా సంతమేనేతీరశ్వినాదాన ఇదం ఇవాం ప్రతిష్టానమోక ఇమే గృహా అశ్వినేతం దూరోణం ఆనో దివో బృహద పర్వ దాద్యోజాదమిషమూర్ధం వహంత సమశ్వినో నవ సానూదనే నమజో భువా సుప్రణీతీగమేవ ఆనో రయం వహతమోద వీరాణాశ్వాణ్యమృతా సౌభాగాని రాతర్యావానా ప్రసమాయ జధ్వం పురాగ్రధ్రాదర రుషః పిబాధ రాతర్హి యజ్ఞమశ్వినా దధాధే ప్రశంసంతి గవజః పూర్వభాజాః రాతర్య జధ్వమశ్వినా హినో జనసాయమస్తి దేవజాదృష్టం పూర్వ పూర్వోజమానోపనీయాన్ హిరణ్యధ్వం మధువర్ణ ఘటస్ర ప్రక్షోభో వర్తదేవా మనోజమాశ్వినా వాతరం గాయేనాదిరిదా విశ్వా యో భూయిష్టం నా సత్యాభ్యాం వివేషజనిష్టం విత్తోరరతే విభాగే సతోగమస్య బీబరచ్చమీభిరణోర్ధ్వవాసస్సదమిత్తు దుర్యాద్ సమశ్వినో నవసానూతరే నమయో భువా సుప్రణీతీగమేవ ఆనోదయం వహతమోద వీరాణా విశ్వాన్యమృతా సౌభాగాని అశ్వినా వేగ గచ్చతం నా సత్యామా వివేనతం హంసావీవ పతమాసుతాంకుప అశ్వినా హరినావీవ గౌరావివానుయవసం హంసావీవ పతమాసుతాంకుప అశ్వీనావాజినీ వసూజుషేధాం యజ్ఞమిష్టయే హంసావీవ పదతమాసుతాముప అత్రిర్యద్వామవరోహన్ పృథివీ సమజోహవీన్నాధమానే వయోషాః శేనస్య దిజ్జవ సానూతనేనాగచ్చతమశ్వినాసంతమేన విదీహేష్వ వనస్పతేజో నిస్సూష్యంజాయివ సుతం మే అశ్వినాహవం సప్తవద్ధించ ముంచతం భీతాజనాధమానాజర్షజే సప్తవద్ధయే మాజాభీరశ్వినా జివం వృక్షం సంచ విచాజథః యథావాదః పుష్కరణీం సమంగయతి సర్వతాః ఏవాతే గర్భజే జదు నిరైతు దశమాస్యః యథావాదో యథావనం యథా సముద్రజే జాతి ఏవాత్మం దశమాస్య సహావేహి జరాజూనా దశమాసాంత సయానః కుమారో అధీమాతరి నిరైతో జీవో అక్షతో జీవో జీవంత్యాధి మహేనో అద్యవో ధయోషో రాజేది విత్మతి యథాజిన్నో అబోధయస్తత్యశ్రవసి వాయ్యేషు జాతే అశ్వసూనృతే యాసు నీథే సౌ జగ్రథే వ్యౌచ్ఛో దుహితర్దివ సాప్యుచ్చసీయసి సత్యశ్రవసి వాయ్యేషు జాతే అశ్వసూనృతే సానో అద్యా భరద్వ సుర్యోచ్ఛాదిదర్దివ యో వ్యౌచ్ఛసీయసి సత్యశ్రవసి వాయ్యేషు జాతే అశ్వసూనృతే అభియే త్వా విభావరి స్తోమైర్గృణంతి వర్ణాయా మఘైర్మాఘోని సుశ్రియో దామన్వంతస్సు రాతయస్సు జాతే అశ్వసూనృతే యచ్చిద్ధితే గణాజిమే ఛదయంతి మహత్తయే పరిచిద్వష్టయో దధర్దదతో రాధో అహ్రాజం సుజాతే అశ్వసూనృతే ఐషూధా వీరవర్జ సముషో మఘోని సూరిషు ఏ నో రాధాంశ్యక్రజా మఘమానో అరాధయశ్రాతే అశ్వసూనృతే తేభ్యోద్యుమ్నం బృగద్య సముషో మఘోన్యావహ ఏ నో రాధాంశ్యశ్వ్యాగవ్యాభజంత సూరయస్సు జాతే అశ్వసూనృతే ఉత నో గోమతీరిష ఆవాహాదుహితర్దివ సాగం సూర్యస్తరస్మభిః శుక్లైః సోదద్భిరర్చభిః సుజాతే అశ్వసూనృతే యోచ్ఛాదుహితర్దివో మాజిరంతనుథా అపాహ నేత్వాస్తేనం యథా రిపుం తపాదిసూరో అర్చిషా సుజాతే అశ్వసూనృతే ఏతావద్వే దూషస్త్వం భూయో వాదాతు మర్హసి యా స్తోత్రభ్యో విభావర్యుచ్ఛంతేన ప్రమీయసే సుజాతే అశ్వసూనృతే యుదద్యామానం బృహతి మృతేన రదావారీ మరుణప్సం విభాతి దేవీ ముషసం స్వరావహంతీం ప్రతి విప్రాసో మతిభిర్జరంతే జేషాజనం దర్శతా బోధయంతీకాంతసక్రంభతీయాత్యగ్రే బృహద్రథా బృహతి విశ్వమిన్మోషా జ్యోతిర్యచ్చత్యగ్రే అహ్నా జేషా గోభీరరుణేభిర్యుజానాశ్రేధంతీరయుమప్రాయుచక్రే పథోరదంతీ సువితాయ దేవీ పూరుష్ఠుతా విశ్వభారా విభాతి ఏడావ్యే నీభవతి ద్విపర్హావిష్కృణ్వానా తన్వం పురస్తాద్ రథశవన్వేతి సాధు ప్రజానతి వనతి సోమినాది ఏషా శుభ్రాణతన్వో విధానోర్ధ్వేవ స్వాది త్రిశయేనో అస్థాద్ అపద్వేషో బాధమానాతమాం సుషా యువోదూహితా జ్యోతిషాఘాద్ ఏషా ప్రదీచీలూహితా జివోన్రేణ్యోషేవ భద్రాదిరీనీతే అప్సాః జ్యోన్వదేదాసుషేవార్యా పునర్జ్యోతిర్జువతిః పూర్వథాగః యుంజతే మన ఉత యుంజతే ధియోభిప్రాభిప్రస్య బృహతో విపశ్చితాః విహోత్రాదేవయునా విజేగయన్మహీ దేవస్య సవితుః పనుష్టుతిః విశ్వారూపాణి ప్రతిపుంజతే కవిః ప్రాసావీద్భద్రం ద్విపదే చతుష్పదే ఇనాగమఖ్యత్స విజావరేణ్యోను ప్రజానపుషసో విరాజతి యస్య ప్రజానమన్వన్యయజ్జయద్దేవా దేవస్య మహిమానమోజసా యః పార్థివాని విమేసేత సోరజాంసి దేవస్య విజామాహి త్వరా ఉదయాసి సమిత స్త్రీణి రోజనోద సూర్యస్య రశ్మిభిః సముచ్యసి ఉతరాత్రీముభయదః పరీయస ఉత మిత్రో భవసి దేవధర్మభిః ఉదేశీషే ప్రసవస్య త్వమేకయిదుత పూజా భవసి దేవజామభిః ఉదేదం విశ్వంభువనం విరాజసి శ్యావాస్వస్తే సవిత స్తోమ మానసే తత్స విదుర్వృణీమహే వయం దేవస్య భోజనం శ్రేష్టం సర్వధాతమం తురంభకస్య ధీమహి అస్య హి స్వయాసస్తరం సవితుః కశ్చన ప్రియం నమినంతి స్వరాజ్యం సగిరత్నాని దాజుషే సువాతి సవితా భగాః తం భాగం చిత్రమీమహే అద్యానో దేవసవిదః ప్రజావత్సాభిః సౌభాగం పరా దుష్వప్యం సువ విశ్వాని దేవసవిదర్దురితాని పరా సువ యద్భద్రం తన్నాసువ అనాగసో అదీతయే దేవస్య సవితుస్సవే విశ్వా వామాని ధీమహి ఆ విశ్వదేవం సత్పాదిం సూక్తైరద్యా వేణీమహే సత్యసవం సవితారం యజివే ఉభే అహని పునయేద్ద ప్రాయుచ్ఛన్ స్వాధీర్దేవస్య వితా యజిమా విశ్వా జాతాన్యా శ్రావయతి శ్లోకేన రచ స్వాధీ సవితా అచ్చావద తవ సంగేర్భిరాభిస్త్వహి పర్జన్యం నమసా వివాస కణిక్రదృఢభో జీరదానూరేతో దధాత్యోషధీషు గర్భం వృక్షాన్ హంతి దహంతి రక్షసో విశ్వం విభాజ భువనం మహావధాత్ ఉతానాగాయీషతే వృష్ణ్యావతో జత్పర్జన్యస్తనజన్హంతి దుష్కృతాః స్వాంగిక్షిపన్నావిర్దూతాన్ క్రీడుతే వర్ష్యా దూరాత్ సింహస్య స్తనథాగుదీరతే యత్పర్జన్యః కృణుతే వర్ష్యా అన్నభాః ప్రవాతావాంతి పతయం విద్యుదవుదోషాధీర్జిహతే పిన్వతే స్వాహా ఇరా విశ్వస్తే భువనాయ జాయతే యత్పర్జన్యః పృథివీం రేతసావతి యస్య వ్రతే పృథివీరం నామీతి యస్య వ్రతే సభవజ్జర్భూరీతి యస్య వ్రతమోషధీర్విశ్వరూపాః సనః పర్జన్యమహి శర్మ యచ్చ జివో నో వృష్టిం మారుతోరీధ్వం ప్రబిన్వద వృష్ణో అశ్వస్య ధారాః అర్వామేదేన స్తన యజ్ఞమేహ్యపోనిషన్న సూరః పితానాః అభిక్రందస్తన జగద్భమాధా ఉదన్వతా పరీధీయారథేన త్రిధిం సుకర్షభిషీతన్యంచం సమాభవంతూర్ధ్వతో నిపాదాః మహాంతం కో సముదతారిషించస్యంతం తాం తుల్యావిషీతాః పురస్తాత్ ఘృతే నద్యా వా పృథివీవ్యుంధితు ప్రపాణం భవత్వగ్భ్యాభ్యాః యత్పర్జన్యకనిక్రదస్తనయన్హంసి దుష్కృతాః ప్రతీదం విశ్వం మోదతే యత్కించ పృథివ్యామధి అవర్షీర్వర్షముదుషు గర్భాజా గర్ధన్ వాణ్యత్యేతవాహు అజీజనవోషధీర్భోజనాయకముద ప్రజాభ్యో విదో మనీషాపర్వదానాం క్షిద్రం బీభరటి పృథివీ ప్రజాభూమిం ప్రవత్వతి మన్నా జనోషీమహి సోమాసస్త్వా విచారిణి ప్రతిష్టోభం త్యక్తుభిః ప్రజావాజన్నహేషంతం వేరుమస్య అర్జుని దృఢాధ్యోజసే అభ్రస్య విద్యుతో దివో వర్షం దివృష్టయా వర్షం దృతే విభావరి దివో అభ్రస్య విద్యుత రోహం సర్వబీజాన్యవబ్రహ్మద్విషోజి సమ్రాజే బృహదచ్చాగభీరం బ్రహ్మ ప్రియం వరుణాయ శ్రుతాయ వియోజఘానసమితేవధర్మోపస్థిరే పృథివీం సూర్యాయ వణేషువ్యా అంతరిక్షం తానవాజమర్వత్సుమయ ఉస్రియాసు సత్సుక్రదం వరుణో అత్స్వా అగ్నిం దివి సూర్యమదధాత్సోమద్రౌ నీచీన భారం వరుణః కబంధం ప్రసాదర్జరోదసీ అంతరిక్షం ఏక విశ్వస్య భువనస్య రాజాయ వన్న వృష్టిర్భ్యోనత్తి భూమ ఉనత్తి భూమిం పృథివీముదద్యాం యదా దుగ్ధం వరుణో వహ్యాదిత్ సమభ్రేణ వసత పర్వదాసస్త విషీయంత శ్రదయంత వీరాః ఇమామూష్వా సురస్య శ్రుతస్య మహీం మాయాం వరుణస్య ప్రవోచన్ అంతరిక్షే వియోమే పృథివీం సూర్యేణ ఇమామూలు కవితమస్య మాయాం మహీం దేవస్య న కిరాతదర్ష ఏకం యదుద్రాణ ప్రణందే నీరా సించంతే రవణయః సముద్రం అర్యం యం వరుణమిత్రియం వాసఖాయం వాసతమిద్భ్రాతరం వా వేషం వా నిత్యం వరుణారణం వాయత్సీమాకశ్చక్రమాశిశ్రథస్తత్ హితవాసో యద్రీర్గుర్న జీవియైవాఘా సత్యముదయన్న విద్మ సర్వాతా విశ్వసిధిరేవ దేవాధాతే శ్యామ వరుణ ప్రియాసాః ఇంద్రాగ్నేయమవస ఉభావాజేషు మర్త్యం దృఢాజిత్స ప్రభేదజుమ్నా వాణీరివ త్రితృతరాజు దుష్కరాజా వాజేషు శ్రవాయ్యాంచీరవీంద్రాగ్నీతాః వామహే తయోరితమ వత్సవస్తిగ్మా దిగ్జన్మఘో నోహ ప్రతిద్రుడాగమశ్చోర్గవామ్రత్రఘ్నజేషతే వేషేరథానామింద్రాగ్నిహ వామహే పదీ దుఃఖస్య రాధసో విద్వాంసాగిర్వాణస్తమా తాదృహంతామనుజ్యోన్మర్తాయ దేవాపదభా అర్హంతాచిత్పురో దధేం దేవ దేవావర్వదే ేంద్రాదిభ్యా మహావిభవ్యం సోష్యం ఘృతన్నభూతమద్రీభిః తాదోరిషుశ్రవో బృహద్రయం గృణత్సోదిధృతమిషం గృణత్సోదిధృతం ప్రవో మహే మతయోజంత విష్ణవే మరుత్తాజే గిరిజాజే వజామరుత్ ప్రసర్ధాయ ప్రయజ్జవే సుఖాదజే తమసే భందజిష్టజే ధునిం వ్రదాయ సమసే ప్రజే జాతామహినాయే చనుస్వయం ప్రవిద్మనా బృహదాయే భజామరుత్ కృత్వా తద్వో మరుతో నాశిషేదో దానామన్నాదే షామసిష్టా సోనాద్రయః ప్రజే జోగతశృంభిరే గిరాశుభ్రాయే భయామరుత్ నేషామిరీ సహస్తయీష్టాయోనస్వ విద్యుత ప్రస్పంద్రాసోధునీనా సచక్రమే మఘతో విరోధుక్రమస్వ మానస్మాత్ సదసే భయామరుత్ యథాయుత్మనా స్వాదధిష్ణుభిర్విష్పర్ధసో విమాహసో జిగాదిసేవృధో నృధీ స్వనో నమో మేదయద్విషాత్వేషో జిస్త విషయే భయామరుత్ ేనాసరందరిస్థారస్మానో హిరణ్యయా స్వాయుధాసయుష్మినా అపారో వో మహిమావృద్ధతమసేషం సమో మత్తే భజామరుత్ స్థాదారోగి ప్రసీదో మంత్రి స్థనతేన పురుష్యతాస్సు సుక్మాం సోనాగ్నజా రుద్రాధస్సుమగ్నయోజుమ్నావంతే భజామరుత్ దీర్ఘం ఋతుప ప్రదే సద్మపార్థివం జ్యేషామజ్వేష్వామహసర్ధాం సద్భూతైన అధేషో నా మరుతో గాతుమేత నశ్రోతాహం జరుతురే భజామరుత్ విష్ణోర్మహస్స మన్యవోజియోతనస్మద్రథ్యో పద్మేటాంది సరుదః దంతానో యజ్ఞం యజ్ఞియా సుసవిశ్రోతాహవ పరక్షయే భజామరుత్ జ్యేష్ఠా సోనపర్వదాసోవ్యో మనియూయంతస్య ప్రచేతసస్యాత దుర్ధర్తవో ఇలః హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమలవగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వజే శ్రీర్మా దేవీ అర్జుషతా కాం సోస్మితాం హిరణ్యప్రాకారామాద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామివోపహ్వజే శ్రియం చంద్రాం ప్రభాతాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదృష్టాముదారాం పద్మినీభీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోస బిల్వః తస్య ఫలాని తపసానుసంతు మాయాంతరాజాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవసహకీర్తిశ్చ రాదర్భూతస్మిరాష్ట్రేస్మిర్తివృద్ధిం దాదు మే క్షుద్వాసాబలాం జ్యేష్టామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసవృద్ధిం చ సర్వాన్నిర్నృతమే గృహాత్ గంధద్వారాం దురాధరణాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వజే శ్రియం మనస కామమాగోజిం వాచః సత్యమసీమహి వసూనాం రూపమన్నస్య మహి శ్రీశ్రయతాం యశః కర్దమేన ప్రజాభూతా మహి సంభవ కర్దమ శ్రియం వాచయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రజంత స్నిగ్ధాని చిక్రీతమస మే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాచయ మే కులే ఆద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం క్షేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ ఆద్రాం జఃకరిణీం జష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోష్మాన్ విందేయం పురుషానహం యస్సు చః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం సూక్తం పంచదశర్చం చ శ్రీకామః సతతం జపేత్ పద్మాననే పద్మభూరో పద్మాక్షీ పద్మసంభవే తన్మే భజతి పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహం అశ్వదాయీ గోదాయీ ధనదాయీ మహాధనే ధనం మేరుదాం దేవి సర్వకామాంశ్చ దేహి మే పద్మాననే పద్మ విపద్మపత్రే పద్మప్రియే పద్మదలాగదాక్షి విశ్వప్రియే విశ్వమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధస్వ పుత్రపౌత్రధనం ధాన్యం హస్త స్వాజగవేరథం ప్రజానాం భవతి మాతా ఆయుష్మంతం కరోతు మే ధనవగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనమవసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్రుతే వైరతేజసోమం విభ సోమం విభదు వృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః న క్రోధో న జమాత్సర్యం న లోభో నాశుభావాతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సరసిజనిలయే సరోజహస్తే ధవలధరాంశుకగంధమాల్యశోభే భవగగజిగరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూజిగరి ప్రసీద మహ్యం విష్ణుపత్రీం క్షమాం దేవీం మాధవీం మాధవప్రియాం లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుతవల్లభాం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీవర్వర్చస్వమాయుష్యమారోగ్యమావీధాత్ శోభమానం మహీయతే ధాన్యం ధనం వశం బహువత్ర లాభం సదసం వత్సరం దీర్ఘమాయుః విశ్వేశ్వరాయ నమః. ప్రథమో భోతాస్యాధియోభవోదస్పహోతృణన్నగణోద్దుష్టరేదో విశ్వస్మై సహ శేషహ్యై అథాహోతాన్యసీజోజిజీయాన్ ప్రథమం దే వయంతో మహో రాజే చిదయంతో అనుగ్మన్ హృదయ వయంతం బహుభిర్వసవ్యై స్వేరయం జాగృవాం సో అనుగ్మన్ సంతమగ్నిం దరిశనం బృహంతం పపావంతం విశ్వహాదిదివాంసం పదం దేవస్య నమసావ్యంతశ్రవశ్రవశ్రవ ఆపన్నమృక్తం నామాని చిద్దతిరే యజ్ఞియాని భద్రాయాంతేర్ణయం దసందృష్టౌ త్వాం వర్ధం దక్షిణయః పృథివ్యాం త్వాం రాజ ఉభయా సోజనానాం త్వం కాదారణే చేత్యో భూ పిరాపాదా సదమిన్మానూషాణాం సమర్జేణ్యస్స ప్రియో విక్ష్వా అగ్నిర్హోతా మంత్రో నిషసాధాదీయాన్ తన్వా భయం దమాదీదివాం సముపజ్ఞపాధో నమసాసదేమ తన్వా భయం శుద్ధ్యో నవ్యామగ్నే సుమ్నాజవాజీమహే దే భయంతః త్వం విశో అనయో దీద్యా నో దివో అగ్నే బృహతారో చరేన విశాం కవిం విశ్వజిం సస్వాదీనాం నిదోషణం ఋషభం చ ఋషణీనాం రేదీషై విషయం తం పాపకం రాజం తమగ్నిం చ శతం రాజీనాం సో అగ్నయీ చేత సమే సమత్తోయస్థానత్ సమిధా హవ్యదాతిం య ఆహోజిం పరివేదా నమోభిర్విశ్వే స వామాదధే త్వోదాహ అస్మాభూదేవై మహేవీధేమ నమోభిరగ్నే సమిధోదహవ్యైః వేదీషూ నో సహసో గేర్భిరుక్తైరాతే భద్రాజాం సుమతో యాతేమ ఆయస్తథంధరోదాసీ విభాసాశ్రవోభిష్టశ్రభస్యాహస్తరుద్రః బృహద్ధర్వాజైస్తవీరేభిరస్తేరేమద్ధీరగ్నేవితరం విభాహి నృపద్వసోసమిద్ధేహ్యస్తే భూరి తోకాయతనయాయ పశ్వః పూర్వీరుషో బృహతీరారే అఘ అస్మే భద్రాసో శ్రవసాని సంతు పురోణ్యగ్ని పురుధా త్వాజావసూరిరాజన్ వసుతా దేహస్యా పురోణిహిత్వే పూర్వారసంజగ్నే వసు విధతే రాజభిత్వే భద్రం నో అభివాదయమనాః